శరం నరవేద్భూతికామ ఆదిత్యాగేదంభూర్తే ప్రతిగతం దేదోరంభూర్తే సంభోజం న ప్రాప్నోత్యాదిత్యానేవద్వేన భాగచేదేనోపధావైనం భూలింగమయంతి భవత్యేవాదిత్యేభ్యో ధారయద్భ్య శరం నరవేదవరుద్ధో వా వరుధ్యమానో వాదిత్య వా అవరోద్ధార ఆదిత్య అవగమయితార ధారయద్వదస్వేన గచేదేనావధావజితదేవైనం విశిదాభ్రత్యన పరుధ్యో భవత్యజితేన వన్యస్వేత్యపరుధ్యమానాస్య పదమాదేజం వా అజతిరిజమేవాస్మై రాజ్యమనుమన్యతే సత్యాశేత్యాహ సత్యామేవాశంకునరిహమనరిత్యాహ ప్రజాదేవాస్మై సమనసఃపరోత్యుపప్రేతమరుతస్సుదానవదేనా విష్పదినాభ్యమగుం రాజానమిత్యాహమారదేవైవజ్యేష్ఠ విష్పదిర్విషయమైన గౌరాష్ట్రేణ సమర్భజత జః పరస్తాద్రామ్యవాజేస్యాత్తస్య గృహాద్వేహేనాహరేత్ శుక్లాగశ్చ కృష్ణాగశ్చ విశనుజాద్వే శుక్లాస్యస్తమాదిత్యం చరుణ్ నిర్వవేదాదిత్యా వై దేవతయా విద్విషమేవాపగచ్చత్యవగతాస్య విడనవగత గుంహాక్షమిత్యాహృదే కృష్ణాస్యస్తం వారుణం చరుణ్ నిర్వపేద్వారుణం వై రాష్ట్రముభే విశం చ రాష్ట్రం చావగచ్చది గదినావగచ్చేమహమాదిత్యేభ్యో భాగం నిర్వపామ్యాముష్మాదముష్ణీ విశోభగం దోరితి నిర్వపేనాదిత్యాయేవైనం భాగభేదం రేప్సం దోర్విషమవగమయం జగదినావగచ్చేదాశ్వత్థాన్మయూకాన్ సప్తమధ్యమేధాయాముపహన్యాదిదమహమాదిత్యాన్మధ్యామ్యాముష్మాదముష్ణీ విశోభగం దోరిత్యాదిత్యాయే వైనం వద్ధవే రాజసమవగమయం జగదినావగచ్చేదేతమేవాజగుభ్యం చరణ్యర్వపేదిభ్యేపి మయూఖాం సన్నహ్యేతనవరుద్ధమేవాగచ్చత్యాశ్వత్థా భవంతి మరుతాం వాదేతదో జోగదశ్వత్థవోజసైవ విషమవగచ్చతి సప్త భవంతి సప్తగణా వై మరుతో గణసదేవ విషమవగచ్చతి దేవా వై మృత్యోరమిఖజస్తే ప్రజాపతిముపాధామందేభ్యజయతాం ప్రాజాపత్యాగం శతకృష్ణలాం నిరవభక్తదేవై శ్రౌజమదసాద్యో మృత్యోర్మిభేజా తస్మాదేతాం ప్రాజాపత్యాగం శతకృష్ణలాం నిరవపే ప్రజాపతిమేవ స్వేన సాగేనోపధావతి సదేవాస్మిన్నాయుర్దధాది సర్వమాజురేది శతకృష్ణలాభవతి సదాయు పురుషశ ేంద్రియే ప్రతిక్షతి కృతే భవత్యాయుర్వై కృతమమృతం హిరణ్యమాయశ్చైవాస్మా అమృతం చ సమీచే దాది చత్వారి చత్వారి కృష్ణధాన్యవర్జతి చతురభక్త్యాయే కథా బ్రహ్మణముపహరత్వే కథైవ యజమాన ఆయుర్దసాప్యసామాదిత్యోనం యరోచ తస్మై దేవాశ్చిత్యమేచ్ఛం తస్మాగేతగం సౌర్యం చరం వందే నైవాస్మిన్ వృషమదర్యోగ్రహ్మవత్సకామస్మాదేతం సౌర్యం చరం నిర్వపేదమేవాదిత్యగ్రస్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మిన్ బ్రహ్మవచ్చసందసాది బ్రహ్మవచ్చస్యేవ భవత్సు భజతో రుక్మం భవత ఉపజత దేవాస్మిన్ వృషం దధాది ప్రయాజే ప్రయాజే కృష్ణనం జుహోతి దిగ్భదేవాస్మై బ్రహ్మవచ్చసమవరు ఆర్నేదమష్టాకపాలం నిర్వపేత్ సావిత్రం ద్వాదశకపాలం భోమ్యే శరణ్యకామయేదహిరణ్యం విందేదహిరణ్యం మోపనమేది విగతాగ్నేజోపత్యాగ్నేజం వై హిరణ్యైవ హిరణ్యం నేణైవై నద్విందతే సావిత్రో భవతి సవితృప్రసూతలే వై నద్విందతే భోమ్యే శరుర్భవత్యస్యామే వై నద్విందత ఉపై నగుం హిరణ్యం నమ ఇంద్రియేణ వీర్యేణే యో హిరణ్యం విందత చేతామేవ నిర్వపే హిరణ్యం విద్వానేంద్రియేణ వీర్యేణ వ్యర్థత చేతామేవ నిర్వపేభ్యస్వ హిరణ్యం నస్వేజ్ఞలాగ్నేజోభవత్యాగ్నేజం వై హిరణ్యస్యైవ హిరణ్యం తేనైవ ఏనద్వింది సావిత్రోభవతి సవితృక్సోకలేనద్వింది భోన్నే చదుర్భవత్యశ్యాం వాతం నశ్యజయన్నశ్యత్యశ్యామేమైనద్వింధేంద్రస్పష్టు సోమభేషాక్ష విశ్వ్యాక్షజింద్రియేణ సోమవేషేణ వ్యాధ్యదశయోర్ధమే శ్యామాకా అభవన్ స ప్రజాపతిముగాధావత్తస్మాదేతం సోమేంద్రగ్యశ్యామాగం చరణ్యనవత్తేనైవాస్మిన్నృజపద సోమవేషమదావాదేషగంద్రుజేణ సోమపేషేణర్ధజేజస్వామం వమిజస్వామవామే స్యాత్తస్మాదేతం సోమేంద్రగ్యశ్యామాగం చరణ్యరుపపేత్ సోమం చైవేంద్రం చస్తేన భాగభేదేనోపధావేవాస్మిన్నృజగం సోమపేక్షం సత్తోనేంద్రుజేణ సోమపేక్షేన వ్యర్థజేజసౌమ్యోపవతి సోమపేక్షమేవాజంధేంద్రోపవేంద్రియం మే సామపేక్షయంద్రియమేవ సామపేక్షమవరుంధే శ్యామాకోభవత్యేషమావ సోమ సాక్షాదేవసామపేక్షమవరుంధేగ్నలేత్రేపురోణాశమేష్టాగపాలం నర్వపేదింద్రాయమధాత్రేపురోణాశమేకాదశకపాలం వృద్ధాని రక్షయచ్చిదృతమాపోధానాభవంతే తద్వై పశోనాగం రూపగం రూపేణైవ పశోనవరుంధే పంచగృహీతం భవతి పాంకాహి పశవ బహు రూపం భవతి బహు రూపాహి పశవ సమృద్ధే ప్రజాపత్యం భవతి ప్రజాపత్యా వై పశవ ప్రజాపతిరేవాస్మై పశోన్ వదనయత్యాత్మా వై పురుషస్య మధుజన్మధ్వగ్నౌ జుహోత్యాత్మానమే పదంజమానో ప్రదధాది పంచౌజానువాక్యే భవతః పాంగః పురుషః పాంగః పశవ ఆత్మానమేవ మృత్యోర్నిష్క్రీయ పశోనవరుంధే పశోన్ వజనయత్యాత్మా వై పురుషస్య మధుజన్మధ్వగ్నౌ జుహోత్యాత్మానమే పదంజమానో ప్రదధాది పంచౌజానువాక్యే భవతః పాంగః పురుషః పాంగః పశవ ఆత్మానమేవ మృత్యోర్నిష్క్రీయ పశోనవరుంధే దేవా వై సత్రమాసద్ధి పరిమితైలసస్కామాస్తే సాగుం సోమగుం రాజాక్షిరిముదైత్తమగ్నిరముదైత్రమగ్ని సోమౌ సమభవతాంద్రో యజ్ఞమిభ్రష్టోపదైత్రవ్రవేద్యాదయతం మే ఋతస్మాదేతామిష్టమిరమపదామాష్టాగపాలమైంద్రమేకాదశగపాలకం సౌమ్యం చరం దేవాస్మిన్ తేజలింద్రియం బ్రహ్మవర్తసమధత్వాయో యజ్ఞమిభ్రష్టస్యాత్తస్మాదేతామిష్టన్యమేనాగ్నేయమష్టాకపాలమైంద్రమేకాదశకపాలకం సౌమ్యం చలంగదాగ్నేయో భవతి తేజదేవాస్మిన్ దథాదిగతైంద్రో భవతీంద్రియమేవాస్మిన్ తేన దథాదిగత్ సౌమ్యో బ్రహ్మవర్చసం తేనా సౌమ్యస్య చైంద్రే సమాశ్లేషదే తేజశ్చైవాస్మిన్ బ్రహ్మవర్చసం చ సమీచేద్ధాత్యగ్నే సోమేదమేకాదశకపాలం నిర్వపేద్యంగామానోపణమేదాగ్నేయో మే బ్రాహ్మణస్ సోమం పిబతి స్వామేవ ఏన భాగేదేనోపధావైనంకామేన సమర్థయద్రుపైనంకామానమత్యగ్నే సోమేదమష్టాగపాలం నిర్వపే బ్రహ్మవర్చస కామోగ్నే సోమావేవస్వైన భాగేదేనోపధావేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చస్యేవ భవతి యదష్టాగపాలస్తేనాగ్నేయోయత్స్యామాకస్తేన సౌమ్యస్య వృద్ధి సోమాయవాదినే శ్యామాకం చరణ్యరుపమే యేద్యాద్రుభేజాద్రే ద్రోహివా ఏతస్మాద్వాజినమగ్రామగ్రశేషక్లేభ్యాభాజ సోమమేవ వాజినగ్రస్వేన భాగేనోపధావత సదేవాస్మిందోవాజనం దాగ్రేవోపపది బ్రాహ్మణస్పద్యమేకాదశకపాదం నిర్మపేద్రామగామో బ్రహ్మణస్పతిమేవ శ్వేన భాగేనోపధావత సదేవాస్మే సజాతాం ప్రగచ్చతి గ్రామ్యేవతి గణపతిజానువాద్యవతైరేణం గణవందం కరాత్రేతామేవ నిర్వభేద్య కామలే తద్బ్రహ్మన్ విషం వినాశకేయమితి మారుతీయాజానువాక్యే కుర్యాద్బ్రహ్మన్నేవ విషం వినాశయతి అర్యం నే శరం నర్వపేత్సవర్గకామోసౌ వాత్యోమణమేవేన భాగేనోపధావతి సదేవైనగం సువర్గం లోకం గమయత్యర్యం నే శరం నర్వపేద్య కామయే ప్రదానకామా మే ప్రజాసు వాత్యోర్యమాయ ఖలు మే దాదిశోర్యమాణమేవ స్వేన భాగేనోపధావతి సదేవాస్మై దానకామా ప్రజాకరోదానకామాస్మై ప్రజాభవంచర్యం నే శరం నిర్వభేద్య కామరేత స్వస్తి ఘనతామి యామిత్రసౌ వాదిత్యోర్యమాయమణమేవ భాగేదేనోపధామతి సదేవైనం సద్యమయతి యత్రజగమిషతేంద్రో వై దేవానామానుజామలాసే స ప్రజాపదముపాధావత్తస్మాదేతమైంద్రమానుశోకమేకాదశకపానం నిరపమత్యమగ్రం దేవతానాయద్బుద్ధవతి అగ్రవతీ రాజ్యానువాక్యేనోద్బుద్ధాదేవైనమగ్రం పర్యణగ్యోరాజుజ్ఞానజావరస్యాత్తస్మాదేతమైంద్రమానుశోకమేకాదశకపానం నిర్వపేదింద్రమేవ స్వేనభాగేనోపధావతి అగ్రగం సమానా పరిణయతి బుధ్నవతీ అగ్రవతీయరాజ్యానువాక్యేతో బుధ్నాదేవైనమగ్రం పరిణయత్యానుశోకో భవద్వేషాఖ్యేతస్తదేవతాయానుజామరస్రజ్రాహ్మణానుజామరస్యాస్మాదేతం బృహస్పత్యమానుశోకం శరం నిర్వపే బృహస్పతిమేవ స్వేన భాగేనోపధావతి సదేవైనమగ్రగం సమానా పరిణయతి బుధ్నవతి అగ్రవతీరాజ్యానువాక్యేతో బుధ్నాదేవైనమగ్రం పరిణయత్యానుశోకో భవద్వేషాఖ్యేతస్తదేవతాయానుజామరస్రజ్రై ప్రజాపతే స్త్రయస్త్రిగం సద్దుకర ఆసంద్రా సోమాజరాజ్ఞేదాత్సాగం రోహిణీముపేక్ష్యే పునరగచ్చంతా అన్వయేక్తా పునరజాచ తస్మై న పునరదా సోహ్రవీంద్రమే స్వయథా సమావచ్చ ఉపైష్యాథలే పునర్దాస్యామే సమామేత్త అస్మై పునరదాత్సాగం రోహిణీమేవోపేత్తం జక్ష్మాచ్ఛద్రాజామిజక్ష్మారజితద్రాజయక్ష్మస్తజన్మయద్వాపేదానభవత్తత్వాపజక్ష్మస్తజ్జాయాభ్యోవిందత్తజ్జాయన్యస్తజదేవమేతేషాంజన్మవేదనైన మేతేష్మావిందంతిసజపాధావత్తా అభ్రువన్ వరం ప్రణామహే సమావత్సదేవ నముపాజగతి తస్మాదేతమాదిత్యం సుడం నిరవపంతేనైవైన పాక్ష్వాదమంచ నిజ పాపలక్ష్మేతస్మాదేతమాదిత్యం శరం నర్మపేదాదిత్యానేవ శ్వేన భాగేనోపధావధికదేవైనం పాపాక్ష్వామాంచమావాస్యాయాన్నర్మపేదముమేవైనమాప్యాయమానమన్వాప్యాయమానవోనవోపదజాయమాన పురోణవాజ్యాభవ్యాయులేవాస్మిన్యాదాజమాదిత్యాంశుమాప్యాయగంతేజాజ్యేమైనేతయాప్యాయతి ప్రజాపదేవేభ్యోర్నాద్యం జాతి సత్సోహ్రవేద్యమాన్ లోకానభ్యతిరిత్యాదేతం మమా సలిమాన్ లోకానభ్య ప్రత్యక్షత రఘు రాజానమింద్రమధిరాజమింద్రగ్యస్వరాజానందోపయసీమాన్లోకాయుశ్రేణాతు హృహాతో స్పృహాత్యం కామజాదాన్నాదస్యాదితస్మాతం త్రిభాగం గర్వేదింద్రాజరాజ్ఞోడాశమేకాదశకపాలమింద్రాజాధిరాజాయేంద్రాజస్వరాజ్ఞేదంబాలింద్రోరా ఛావక్షేన ప్రాంగాంగాంగమార్ద్యం దుహ వృత్తానేషు కపాలేష్ధిశ్వజ్ఞయ పురోడాశాభవం జిత్రయజిమే లోకాయుత్తరవత్తరోజ్యాభవద్వమివీమే లోకాస్మృద్ధ్యై సంవత్కాలం సమన్వాహాయ్రాహాయసురాస్తాన్సురాజగంతే దేవా పరాజిజ్ఞానా అసురాణం వైశ్రమపాగంతే భయంద్రజం వేర్జమపాక్రామత్తదింద్రోజాయత్తదంగపాక్రామత్తగమరుధన్నాశక్నోత్తదస్మాదభ్యర్థోచరత్సవ్రజాపదిమపాధావత్రమేతజాసర్వపృష్టజాజగత్తదైవాస్మిన్యం సమనసస్తానహం కామనే ప్రజాతే మాం కామయంతాగం సుజాతమనసృతి స్వాహామనమస్యామనస్త దేవాయాస్త అహం కామలే సుజాతమాం కామయంతాగం సుజాతమనసృతి స్వాహ వైశ్వదేవేగుంసాన్ేంద్రవేద్రామకామ వైశ్వదేవా వై సజాత తదేవాస్మే సజాతాన్వయచ్చంతి గ్రామ్యే భవతి సాంగ్రహణే భవతి మనోగ్రహణం వై సంగ్రహణం మన ఏ సజాతానాం గ్రంథాది ధ్రువాసిధ్రువాహమం సజాతే భోజాతమితి పరిచేన్ పరిదశాశిషమే వై నామాశాస్తేథోదేవ సర్వగం స్వసి భవతి యస్యైవం విదుషతే దేవనిషయః పరిచేయం తామనమస్యామనస్యదేవాభిది విశ్ర ఆహుజేర్జుహత్యేకావంతో వై సజాతాయ మహాంతో యే క్షుల్లకాయాశ్రయస్థానే వావరుంధే నమవరుద్ధా ఉపతిష్ఠంతే ేతమభవద్గత సత్పత్తత్సత్విన ప్రాణోసిస్వాహేంద్రస్వాహమిత్రమరుణజ ప్రాణోసిస్వాహమిత్రావరుణజ ప్రాణోసిస్వాహ విశ్వేషాం దేవానాం ప్రాణోసిస్వాహ క్షతస్వధారా మమృతస్తమంసా ఇంద్రేణ దత్తాం పావమానేన స్తోమేన గాజత్రస్య మర్తన్యో పాగుంశోర్వీర్యేణ దేవస్వాహవితో సృజతు దేవాదవే దేవనస్యాదే బృహద్రసంధరయో స్వా స్తోమేన క్రిష్టుభో వర్తన్యా శుక్రస్య వీర్యేణ దేవస్వాహవితో సృజతు దేవాదవే దేవనస్యాజ అగ్నే స్వామాత్ర జాజగత్తే వర్తన్యాగణస్య వీర్యేణ దేవస్వా సవితో సృజతు దేవాదవే దేవనస్యాయమ్నాయుషే వర్తసే గృహి ప్రజగుంరయతో వరుణ సోమరాజన్ మాదేవాస్మాదిశంవగమిశ్వే దేవాజనదశ్చరిథాసత్ అగ్నిరాజుష్మాన్ సమనస్పతిభిరాజుష్మాన్ ద్వాదుషాజుష్మంతం కరోమి సోమ ఆజుష్మాన్ సమోషేభిర్యజ్ఞ ఆజుష్మాన్ సదక్షిణాభిర్బ్రహ్మాజుష్మత్తద్రాహ్మణేరాజుష్మద్దేవా ఆజుష్మందస్తేజుష్మందస్తేజుష్మందస్తే నద్వాదుషాజుష్మంతం కరోమి అగ్నిం వాదేత శరీరం గచ్చతి సో మనూన సో వరుణదేనం వరుణపాశేన గృహాది సరస్వదేం వాగ్నా విష్ణు ఆత్మాయోగామయోగామయాో వా కామయేత సర్వమాజామితి తస్మాయేతామిర్వేదాగమష్టాగపాలకం సౌమ్యం చరుమారుణం దశకపాలకం సారస్వతం సరుమాగ్నావే శరీరందశ్రీనాదిశోమాద్ర సంవారుణేనైవైనం వరుణపాశాన్వంచరిసారస్వతేన వాచం దధాత్యగ్నిః సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాభ్యశ్చైవైనైర్యజ్ఞేన చ విషజ్జత్రుతగదేతా సద్భవతి జీవత్యేవమయేత్తన్నపనేతమపరిత్యాజ్యమవేక్షదే రూపమేవాశ్చైతం మహిమానం జాతస్తేష్విణోఃప్రాణోసి స్మినో వై దేవానాభ్యమేవాస్మి భేషజం కరోజేంద్రస్య ప్రాణోసేత్యాహేంద్రియమేవాస్మిన్నేదేన దధాతి మిత్రావరుణయోః ప్రాణోసేత్యాహ ప్రాణాపానామేవాస్మిన్నేదేన దధాతి విశ్వేదాం దేవానాం ప్రాణోసేత్యాహ వేదజమేవాస్మిన్నేదేన దధాతి ఖలస్త్యధారామమృతస్య పంచామిత్యాహరసాయజుదేవైతత్పావమానేన స్తోమేనేత్యాహ ప్రాణమేవాస్మిన్నేదేన దధాతి నిర్ణయో స్వాస్తోమేనేత్యాహౌదేవాస్మిన్నేదేన దధాత్యగ్నే స్వామాత్మయే బ్రహ్మణో హస్తమంగారంభపర్యాహురే కథైవ్యమాజుర్దేవతిరణ్యాద్ధిరణ్యమృతమృతమృతాదేవాయుర్నిష్పతి శతమానం భవతి జలదష్టమేవైరంగరాజ్ఞిరాజష్ణాని విహస్తం గృహ్ణా వై దేవాయుష్మన్వస్తేవాజుర్దర్వాజురేతి ప్రజాపతివర్ణాజాశ్వమస్వాన్వేతమాచ్చేతం వారుణం చతుష్కపాలమవశ్యత్తన్నిరవత్తతో వై సవర్ణ పాశాదముచ్యత వరుణోపాదేతం గృహ్ణాదిజోస్వం ప్రతి గృహ్ణాదిజావతో స్వాహాన్ ప్రతి గృహీయాత్తావతో వారుణాన్ చతుష్కపాలాన్ నిర్వపేద్వరుణమేవ స్వైన వైనం వరుణ భాషాన్వంచతి చతుష్కపాలా భవంతి చతుష్మాధ్యశ్వసమిధ్యాయకమతిరిక్తం నిర్వభేద్యమేవ ప్రతిగ్రాహే భవతి యం బాణాధ్వేది తస్మాదేవ వరుణ భాషాన్ముచ్యతే యజ్ఞపరం మునిగ్రాహే స్యాత్ శౌర్యమేకకపాలమన నిర్వభేదముమేవాదిత్యముచ్చారం కురుతే భోగపి సమవైక్ష వై వరుణ సాక్షాదేవ వరుణ ీగం చరం పునరేత్రిర్వభేదక్షిజో నిర్వాశ్వస్వామే నింగమయతి సదేన శాంత ఉపతిష్టవామింద్రావరుణాయ తంజాతనోస్తమగం హసోముంచావామింద్రావరుణాదహస్యాక్షస్యాదేహస్యాధనోస్తమగం హసోముంచో వామింద్రావరుణాగ్నో స్వామస్తం వామేదేనాపయజయో వామింద్రావరుణాద్విపాత్సు పశు శ్రేష్పాక్షోక్షేషు వనస్పదిషు స్వామస్తం వామేదేనాపయజగింద్రో వాదేతస్థేంద్రియేణాపక్రామదివరుణజయనం వరుణపాశేన గృహాదిలఃపాత్మనాగృహేతో భవదిలఃపాత్మనాగృహేత స్యాత్ తస్మాదేతామయేంద్రావరుణేం పయస్యాహ ేంద్రదేవాస్మింద్రియం దివరుణజయనం వరుణ భాషాన్మంతదివయోహివాయోహివాయేతస్మాదపక్రామద్యథైషపాత్మనాగృహేతోయత్పయస్యాభవదిపయమేవాస్మిందజాదశాదిపయస్యాజాంబులోడా సమవదధాత్యాత్మన్వంతమేవైనంకరోగతనవందమేవ చతుర్ధ్యాహజ దిక్ష్మేమ ప్రతిదిక్షతి పునఃస్తమోహజ దిక్షదేవాస్మై భేదజం కరోమోష్యావ్యదిగసావ్యంతది తాదృగేవ తద్ధ్యో వామింద్రావరుణామగ్నోస్తామస్తం వామేతేనాపయజగిత్యాహదులశ్చాదేవైనం పాదిజో వామింద్రావరుణాద్విపాశ్వశుషస్రామస్తం వామేతేనాపయజగిత్యాహైతావదేర్వా ఆభవోషధజో వనస్పతయః ప్రజా పశవ ఉపజీవనీయాస్తామేవాస్మై వరుణ భాషాన్ముంచతి సవర్ణవర్ణిగావ్యేంద్రం వా విశ్వధస్థలేంద్రం నరః త్వమనస్వామ విశ్వదోరక్షారాజన్మఘాయతః నరిష్యే త్వామత సఖా యాదేఖాపాని విమిదా పృథివిజాయిన్యా పర్వతేష్వోషధేష్వత్సు ఏహన్నా విశ్వే సుమన అహేణం రాజం సోమప్రతిహ విజాగభాజ అగ్నేశో మాసవేదసా సహోదీవన సంగిరః సందేమత్రాపభోవసుః యువమేతాని దివిదో జనాన్యగ్నిష్ట సోమసక్రతూ అధత్తం యువగం సింధోగం రభిషస్తేన వజ్రాదగ్నేశో మావముంచతం గృహీతాన్ అగ్నేశో మా విమగం సుమేషణతం వృషణాహవం రజసోగ్రాని హరియతం భవదం దాశుభయమయః ఆన్యం దివో మాదయశ్రాజ భారామత్స్నాదన్యం వలిష్యేనో అద్రే

దేవాసురాశ్రయత్త ఆసం తే దేవా అబ్రువన్యోనో వేర్జావత్తమస్తమను సమారభామహాయంద్రమబ్రువన్ వై నో వేర్జావత్తమోమను సమారభామహాయుషోంద్రవేత్తి శ్రోమహిమాస్తవేర్జావే భవిష్యథేతిజమగం హోమభిజం విభృతమింద్రియాపటేత్యబ్రవేత్తయ్యాగం ప్రోడాశమేకాదశకపాలంజనవపణ్యం రాజవై వృధారేంద్రాలేంద్రజావతేంద్రాజాగం హోమచేలవపన్నగం హసదేవతేనాముచ్యం ఘటిదింద్రాజ వై మృధాజ మృధదేవతేనాపాహాఖలేంద్రాజేంద్రజాపత ఇంద్రియమేవతేనాత్మన్నదశత్రయస్త్రిగం సత్కపాలం పురోడాసన్నిరమపంద్రయస్త్రిగం షద్వై దేవతాస్కారింద్ర ఆత్మన్నను సమారంభయ తథోత్తాం వావదేవాజిముత్తమాసురేర్యతగం తలోభ్రాతుంజపాస్పర్ధమాన ఏతజేష్ట్యాజేతేంద్రాజాగం హోముచే పురోడాశమేకాదశకపాలండింద్రాజ వై మృధారేంద్రాజేంద్రియాపదగం హసాపాదేశాతుర్జోగింద్రాజాగం హోముచే నిర్మపత్తకం హసదేవతేన ృజమేవేనాత్మం ధత్తేయస్గం సత్కపాలం పురోడాశం గర్భపతి త్రయస్గం షద్వై దేవతాస్తాజమాన ఆత్మన్నను సమారంభయతే భూత్తేషా వా ఏషా విజతిర్నామేష్కర్జేవం విద్వాజేతజేష్ట్యాగజతముత్తమామేవ విజతిం సాగరం జయన విజయతే దేవాసురాశ్రయత్త ఆసందేశాంగాయత్రియోపలమింద్రుజం వేరుజం ప్రజాం ప్రశోన్ సంగ్రహ్యాదాజాభక్రం జాయమన్యం దయతరానువాజిముపావచ్చది సహితం భవిష్యంతేతాం యహ్వయం దమిష్కర్మణ్య దేవాదాభేతసురాస్థానాన్యతరాశ్చనోపావర్తతే దేవాదేతజ్ఞురమస్యన్నోజోషిషోషిపదమసి భ్రాజోసేవామనామాసి విశ్వమసి విశ్వాజుసర్వమసి సర్వాజురవిభోరిదివామదేవాసురామోజోబలమింద్రియం వీర్యం ప్రజాం పశోరవృంగనజ్ఞాయత్యపక్రం జాయత్తస్మాదేతాయత్రీష్ సంవత్సరో వై గాయత్రీ సంవత్సరో వై తదపక్రం జాయక్షర్యదేతజాదేవాసురామోజోబలమి వీర్యం ప్రజాం పశో నవృందతస్మాదేతాగం సంపర్గజిలేష్టమాహృభ్రాతృజపాన్ స్యాత్సస్పర్ధమానవేదనేగ్నే సంవర్గాల పురోడాశమష్టాగమాన నిర్వపేర్తకం శ్రుతమాసన్నమేతేన యజుషాభిషేదోదేవ బలమింద్రియం వీర్యం ప్రజాం పశోనం భ్రాతృజస్య వృందే భవత్యాత్మనా పరాస్య ప్రజాపజః ప్రజా అసజసత అస్మాత్ సృష్టా పరాశయరాజంతావసంతో కర్మదతిష్టత్తా బృహస్పతిశ్చాన్వేతాగుంసో్రవే బృహస్పతిరనజా ప్రజాపువావత్సంతే తదం రాజక్షత్తతో వై ప్రజాపతిం ప్రజాపువావత్సంతయ ప్రజాగామస్యాత్తస్మాదేతం రాజాభత్యంగాముదం చరుం ప్రజాపతిమేవ స్వేన భాగేనోపధావతి సదేవాస్మై ప్రజా ప్రతనజతి ప్రజాపతి పశోన సృజతే స్మాత్ సృష్టా పరాంచాయంతేయత్రావసంతతో గర్ముదతిష్టత్తాన్ పోషాచాన్వైతాగుంసోషాణయామా ప్రతిష్టా సత్వా పశవ ఉపావచ్చంతే దిమాం ప్రతిష్ఠేతి సోమాహం ప్రవేన్మమ వా అగ్రష్టమశ్చమిభౌ వాం ప్రతిష్టానేత్యవ్రవేత్త ప్రాతిష్టతో వై ప్రజాపతిం పశవ ఉపావత్తం తజః పశుకామశ్చాత్తస్మాదేతగుం సోమాపో కృష్ణంగాదం శరం నిర్మపే సోమాభూషణాదేవాస్మే పశూన్ వ్రజనగత స్వమావేరే దోధా పూషా పశూనా వ్రజనయజా సోమదేవాస్మే దోదధాతి పూషా పశూన్ వ్రజనగతి అగ్నే గోభిర్న గజేందో పుష్ట్యాదశస్వన ఇంద్రోధర్తా గృహేషుణ సవితాయ సహస్రిగస్సన గృహేషురారణత్ పూషాయేవసో ధాతాదాతునో రజిమేషాణో జగతస్పతి క్షణ పూర్ణేన పవనత్ స్పష్టాయో వృషభో వృషాసనో గృహేషురారణత్ సహస్రేణ హేన దేవామృతం దీర్ఘగ్రశ్రవో దివ్యైరగంత రాయ స్వసత్వమస్మభ్యంగవాన్ జీవ సహాయుమస్వ అగ్నిర్గృహపతి స్వమా విశ్వమనిస్ విదాసు మేధా స్వాహ అగ్నే గృహపదేగస్తే ధృత్యో భాగస్తే నహోజ ఆక్రమమాణాయ ధేష్యాత్మసోమాయోషం మూర్ధా భోజా సగ్స్వాహ చిత్రయాగజయత పశుకామజియం వై చిత్రాయద్వా అస్యాం విశ్వం భూతమధిరజాగజయతేగం చిత్రాయదేవం విద్వాగశ్చిత్రజా పశుకామోయజతే ప్రజా పశుభర్మి సమయజాయతే ప్రైవాగ్నేజేన పాపయతిరేత సౌమ్యేన దధాతుజేతేమహితం పష్టారూపాణి వికరోది సారస్వతో భవతేతద్వై దైవ్యం మిథునం దైవ్యమేవాస్మై మిథునం మధ్యతో దాదివ్యై ప్రజననాగశనే వాల్యై శరుర్భవతి వాద్వేషనే వాలే పుష్ఖలు వై వాక్ష్టిమేవరాజముపైంద్రవుత్తమోభవతి తేనైవతం విషమగం సప్తైతాని హవేయుం శిఖపంది సప్తగ్రామ్యా పశవః సప్తారణ్యా సప్తసందాకి సుఫలశ్చావరుద్ధ అథైత ఆహుతేజుహేతే వై దేవా పుష్టిమత స్మిన్పుష్టిం దధరి పుష్యతే ప్రజయా పశుభిరసోజతే తా ఆహుతేర్జుహోతి ప్రతిష్ఠిత్యై మారుతమసి మరుతామోజోపాన్ధారాభ్యంధిరమయతమరుతశ్చైనమాజునం మనోజవసం వృషణగం సువృక్తిం ఏన శ్రద్ధముగ్రమవసక్రమేతి తదశ్చి నామరిధత్తగ్రస్వస్తి ర్షన్ జిన్మరావృత్స్వాహ వాతావద్వర్షన్ ఉగ్రరావృత్స్వాహన్వర్షన్ భీమరావృత్స్వాహ నన్యమస్థోర్జన్ విద్యుద్వర్షం ప్రేషరావృత్స్వాహ నిరాత్రం వర్షన్ భోక్తిరావృత్స్వాహ బహుభాయమృషాదిశ్రుతరావృత్స్వాహ తమదివర్షన్ విరాడావృత్స్వాహ మస్థోర్జన్ విద్యుద్వర్షన్ భూతరావృత్స్వాహ జ్యోతిష్మదేస్తమస్మరేరుందే సుభేనా మిత్రభృత క్షత్రభృతస్సురాశమావత కృష్ణా అశ్వస్త సందానమధిపృష్టే త్వపనక్ష్యామి దేవామసంజానగ్నే సోమసూర్య దేవాః శర్మణ్యా మిత్రావరుణాయమన్ దేవాః సపేదజోపాన్న పాదాసుహేమన్ ముద్రోదత్తో దృశింభింద దివ పర్జన్యాదంతరిక్షాస్తతో నో దృష్ట్యామత దివాచిత్తమః కృణ్వంతి పర్జన్యేనోదవాహేన ఋషేయ్యుందే ఆయన్నరః సుదానవో దదాశుషే దివ కోశమశుచ్యవః విపర్జన్యా సృజంతి రోదశీ అనుసంవనాయంతి వృష్టయః ఉదేరయసామరత సముద్రతో యూజం వృష్ట్యం వర్షయసాపురేషిణ నవోదస్రా ఉపదస్యంతి శయన పశుభ్యాతామరథ అవత్సత వృష్టిం దివాధ్యముద్రం పృణ అభ్యాసి ప్రథమజామనమతి సముద్రియం పుణ్యం భయ పృథివేం భిన్ధీతం దివ్యం నభ ఉద్రాజస్ నో దేహేశా నో విసృజాదిజం ఏ దేవాది విభాగాలేంద్రలక్షభాగాలే పృథివిభాగామైలజ్ఞమవంతుతయదం క్షేత్రమాది సంతుతయదం క్షేత్రమను విసంతో మారుతమసి మరుతామో జగతి కృష్ణం వాస కృష్ణతోషం పరిధత్వేతద్వే వృత్తే లోపగం సలోపదేవ భూత్వా పర్జన్యం వర్షగజనమగతమరుత శేనమాజనమితి పశ్చాద్పాదం ప్రతిమేవతి పురో పాదమే జనగతి వర్షశ్చావరుధ్వై వాజనామాణి జుహోని వాయుర్వే నృష్ట్యాదీశే వాయుమేవ జన్యం వర్షజద్రోజుహోదిశతస్రోవేది సష్టతస్రోవాందర దిశా దిగ్భజేవ వృత్తిగుంసం ప్రజాపయతి కృష్ణార్జున సంయోగి హేవాకరంతర్భేది సంయోచ్చవరుద్ధ్యమానాగుంశీర్షాణి పరాపదంతే ఖర్జూరా అపమంతే సాధుంగోర్ధ్వాపదత్తాని కలీలాహాణ్యభవన్ సౌమ్యాని వై కలీలాని ఆహులేవృష్టిరాణి భవంతి సౌమ్యనేవాహుత్యాదివృష్టిమవరుంధమా సంయోగోషేభ్యోషేభ్యోషేభ్యోవృష్టిగతిమాన్ధావాసాది సమర్థయతి వృషస్యావరుధ్యై ఇత్యాబ్నాదిదేవతాభిరేవాన్వహంవృష్టిమిచ్చతి గది వర్షేత్తామత్యేవర్షేచ్చోభూదేహవిర్నిర్వేదోరాత్రే వై మిత్రావరుణావహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యో వర్షదినక్తం వాహిది వాషది మిత్రావరుణావేవ స్వేన భాగేనోపధావేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతోమచ్చదేవరోణాశమష్టాగపాలం నిర్వపేన్మారుదగం సప్తకపాలకం సౌరుజమేకపాలమగ్నిర్వా ఇదో వృష్టిముదేరయతి మరుత సృష్టాన్నగంతి గదా ఖలు వా అసావాదిత్యోన్యం రశ్మిభిః పర్యావర్తతేథ వర్షతి థామచ్చది ఖలు వై భూత్వా వర్షత్యేతా వై దేవతా వృష్ట్యా ఈషతేతా దేవస్వేన భాగతే జైనోపధావదితాస్మై పర్జన్యం వర్షయం జుతా వర్షిష్యన్వర్షద్యేవ త్రిజా వృష్టిం దివ ఆర్ధ సముద్రం వృణేత్యా హేమాశ్చైవామోస్తావసమర్థగత్యథో ఆభిరేవామోరచ్చై ప్రజా అసి ప్రథమజాబలమతి సముద్రియమిత్యాహ యథా యజురేవైతదున్నం ఫలమిమిది వర్షాత్వాంజుహోత్యేషా వా ఓషధీనాం వృష్టివనిస్తదైవ వృష్టిమాచ్యాపయే దేవాది విభాగాది కృష్ణాజినమవధో నో దేవదేవాస్మే లోకా ప్రీతా అభీష్టా భవంతి సర్వాణి ఛందాయస్తేతస్యామిష్ట్యా మనోచ్యానేత్యాహుస్పృష్టభోవాతీర్యంగత్కగుదుష్ణిహ జగద్ధ్రీయదుష్ణిహ కగుభావన్వాహదేనైవ సర్వాణి ఛందాదిశ్రవరుంధే గాయత్రీ వాదేశాయదుష్ణిహాయాని చత్వార్యధ్యక్షరాణి సుష్పాద ఏమదే పుషవో యథా పురోడాశే పురోడాశోధ్యమే పద్యదక్ష్యధ్యక్షరాణి యజ్జగద్గాపరి యజ్ఞంగమలే తృష్ణుభావలి దాదేంద్రియం వై వీర్యం కృష్ణగంద్రియదేవ వీర్యజ్ఞం ప్రతిష్టాపయమాంతంగమయత్యగ్నేత్రిదేవాదినాత్రిశతశ్చైత్రివత్యాపలి దాది సర్వోపత్వాయత్రైషాదవేదం కామాజకామాజ ప్రయుజ్యతే సర్వేభ్యోగామే ప్రయుజ్యతేత్రైషాదవేదేన జయతాభిచర సర్వోపాదేన యజ్ఞోయత్రేషాదువేషం సర్వేణైవేణయజ్ఞేనాభిచరతి స్థృమతజేమైనమేతజైవజేనాభిచర్యమాణ సర్వో వాదేశయజ్ఞోయత్రేషాదువేషం సర్వేణైవ యజ్ఞేనైనమభిచరన్ శృణుత ఏతదైవ గజేత సహస్రేణ దృశ్యమాన ప్రజాతమేవైనేతదైవ గజేత సహస్రేణానాంధం వాదేశ పశూనాం గచ్చతి సహస్రేణ గజతే ప్రజాపతి ఖలు వే పశూన సజతాగస్త్రైధాదీజనేవాసతజేవం విద్వాగస్త్రైధాదీజన పశుకామోజతేజస్మాదేవోనే ప్రజాపతి పశూన సజత తస్మాదేవైన ఉపైనముత్తరం సహస్రన్నమతి దేవతాభ్యో వాదేశ ఆవిశ్య తేజో లక్ష్యేత్యుత్పానయత్రైసాగవీరేణ సర్వో వాదేశ యజ్ఞో యత్రైసాగవీరం సర్వేణైవ యజ్ఞేన జగతేన దేవతాభ్య ఆవిశ్య ద్వాదశకపాలపురోణాశోభవతి లోకాదేశాం లోకానామాప్యాముత్తరముత్తరోజ్యాయాన్భవత్యేవమివహేమ లోకాయవమజో మధ్యదే తద్వాంతరిక్షస్వరూపగం సమృద్ధ్యై సర్వేషామభిగమయన్నవద్వత్తసంవత్కారగం హిరణ్యం దదాతి తేజదేవావరుంధే తార్జ్యం దదాతి పశూనేవావరుంధే ధైనం దదాత్తాశిషదేవావరుంధే సాం నో వా ేకజుషాంతాజముఖామదానాధేనురేతానేవ ధర్మాణ బర్మానవరుంధే స్పష్టాహతపుత్రోవేంద్రగం సోమవాహరక్తస్మిన్నింద్ర ఉపహవమయేచ్చదతన్నోపాహ్వయత బ్రహ్మేవేది సజ్ఞవేశ సంకృత్వా ప్రాసహ సోమమపి భక్తశ్రయధత్తశిష్యతత్పష్టాహవనేనముపప్రావర్తజత్స్వాహేంద్రశత్రుర్వర్ధస్వేది సజావదోర్ధ్వపదావిధ్వజితావదే స్వయమేవ్యామదయది వాతావత్రవణమాశ్రేద్యది వాతావదధ్యగ్నేరాశేష్ సంభవన్నగ్నే సోమాభిసమసవత్సయిషు మాత్రమిషు మాత్రం విష్పంగవర్భదశివాన్ లోకానవృణాద్యజిమాన్ లోకానవృణాద్రుద్రస్తవృత్రత్వం తస్మాదింద్రో విభేద విత్వష్టా తస్మై త్వష్టా వజ్రమసిం సప్తపో వైత వజ్ర ఆసేత్తముజ్జం తున్నాశక్రోదథ వేదరి విష్ణురన్యా దేవతాసే విష్ణవే హేదమాహరిష్యా భోజే నాజమిదమిది స విష్ణుస్త్రేధాత్మానం విన్యసత్తమిజాం తృతీయమంతరిక్షే తృతీయం నిమిదితేజమధిపర్యా వర్తాచ్చేద్యపృథివిజాం తృతీయమాసేత్రేణేంద్రోవజ్రముదయ్రవిష్మనుస్థిత సోబ్రవేన్మామే ప్రహారస్తి పాణిదం మణిభేర్యం దత్తే ప్రదాస్యామీతి తదస్మై ప్రాజ ప్రత్యగృహాదామేజిద్విష్ణవేదిష్ణ ప్రత్యగృహాదస్మాస్మింద్రియం దాత్విజంతరిక్షే తృతేమాసేత్తేనేంద్రోవజ్రముదగచ్చద్విష్మనస్థిత సోబ్రవేన్మామే ప్రహారస్తి వాజిదం మరివేర్యం దత్తే ప్రదాస్యామేది తదస్మై ప్రాజచ్చత్త ప్రత్యగృహాద్విర్మాధాయ తద్విష్ణవేది ప్రాజచ్చత్తద్విష్ణు ప్రత్యగృహాదస్మాస్మింద్రియం నృజం దాద్విగద్ధిమితిమాసేత్తేనేంద్రోవజ్రముదయచ్చద్విష్మనస్థిదస్రోబ్రవీన్మామే ప్రహార్యేనాహమిదమస్మి దత్తే ప్రదాస్యామీ ఇత్యబ్రవేత్ సంధాంతు సందధావహే త్వామేవ ప్రవిశానీ దిజన్మాం ప్రవిశే కిం మా భుంచ్యాదిత్యబ్రవేత్ త్వామేవేంధీరతమభోగాధత్వాం ప్రవిశమిత్యబ్రవేత్ తం వృద్రః ప్రావిశదుదరం వే వృద్రః క్షుత్ఖలు వై మనుష్యస్య భ్రాతృవిజోదేవం వేదహంధి క్షుతం భ్రాతృవిజం తదస్మై ప్రాగచ్చత్ తత్ప్రత్యగృహా ప్రేర్మాధాది తద్విష్ణవే యత్సత్తద్విష్ణు ప్రత్యగృహాదస్మాస్మింద్రగంద్రియం దృష్ట్రాయత్సత్రిః ప్రత్యగృహాత్మక్రిధాతోస్మాదుత్మైయద్విష్ణురన్వదిచ్చదవిష్ణవేదిప్రాయచ్చత్తస్మారేంద్రావేష్ణవనోహవిర్భవదిగద్వాదిలంకించతదస్మై తత్రాయచ్చత్తస్మాహస్రదక్షిణం దేవాజమాజస్తమంతరేవంతౌంభన్ేషోపోబ్ధో జాగత్ గద్రాజమ్యోరద్వాదేశోనపోబ్ధో జాయేత వృత్రాఘ్నగ్రశ్చరేద్యమనపోబ్ధోజాయేత ంచతి నవ నవ భవతి జాయమానోన్నాషసా మేత్యగ్రే భాగం దేవేభ్యోగం చంద్రమాస్తిరతి దీర్ఘమాయు యమాదిత్యా అహుంసుమా వ్యాజయం దయమక్షిణమక్షిణ పిబంతి తేన నో రాజావరణో బృహస్పతిరా వ్యాజయం దుభువనశ్చ గోపాశక్తమింద్రాశిరాశోతో దీచ్యామృత్రహన్వృత్రహాసి ప్రయంతి శ్రోత్యాస్తజ్జితం దే దక్షిణతో బృహపదే జిహవ్యః ఇంద్రాజయాజన పరాజయాత అధిరాజో రాజసురాజయాజి విశ్వాహి భోజాస్తన అభిష్టేనుపసబ్జో నమస్యోసత్ అశే దేవ ప్రరిచే మహిత్వం దివః పృథివ్యాపరియంతరిక్షాత్ స్వరాణిందోదమ విశ్వగోర్ణస్వరియమద్రోపక్షేణమాయద్వాసూరణో నమో దుర్భాజిపథే నమః ఈశానమస్తజగదస్వభద్రిశమీశానమింద్రదస్థుషః స్వామిద్భిహ వామహే సాతావాదస్య కారవః స్వాం రుద్రేష్ంద్రసర్పతిన్నరస్వాం కాష్ఠాస్వర్వతః యజ్జావలింద్రదే శతకం శతం భూమే రుదస్యుః నత్వావధ్రేన్ సహస్రకం సూర్యాననజాతమష్టరోదసీ పివా సోమమింద్రమందతుం తే సుషావహరిజశ్వాద్భి సోదుర్బాహుభ్యాగుంసుయోనార్వా దేవదేర్నస్వమాదయింద్రే సంతు విభాజాష్మంతోజాధర్మదేమ లాడ్నేషుజయస్తవిజ్యోతిషోదిత్యం జాతవేదసగుం సప్తత్వా హరితోరచే మహంతి దేవసూర్య శోచిష్కే సంవిచక్షణ చిత్రం దేవానాముదగాదనేకంచక్షురుమిత్రస్య వరుణశ్చాగ్నే ఆప్రాజ్యవాపిశిబే అంతరిక్షగుం సూర్య ఆత్మా జగదస్తస్థుషశ్చ విశ్వే దేవారతావృతఋతుభిర్హవనశ్రుతః విశ్వం దాన్యుజ్జంపయః విశ్వే దేవాశృణుదేమగుం హవం మేయే అంతరిక్షే జముపద్యభిష్ఠ ఏ అగ్నిజిహ్వా ఉత వాగజత్ర ఆసద్యాస్మిన్ బర్హిషి పాదయధ్వం ఓ